శిక్షేమస్మైపతే మనీషిణే యదహం గోపతి సమానాయ సంపతే రామస్వం విద్యుషీదుహే తదే వత్తాంద్రదేవో నమస్తుతో ముఖం యజ్ఞంద్రమవర్ధయద్భూమివర్ధయత్ చక్రానవో వసం దివి వృధానస్వాధనాని జిజ్ఞుషా భూతింద్రవతిరన్మదే సోమస్ రోచనా ఇంద్రోజదీనద్బలం ఉద్గాజదంగీరోభ్యాష్కణ్వన్ గుహాసీ అర్వాంచం నుముదే బలం ఇంద్రేరోచనాదివో దృఢాని దృంహితాని చ స్థిరానిరపరానుదే అపామోర్నిర్మదన్నిభస్తోమా ఇంద్రాదిరాజతే అరాజిషు సంవిశ్వోపవర్ధన ఇంద్రాస్యుక్తవర్ధన సోదృణాముతభద్రకృత్ ఇంద్రమిత్యేషిరాకరీసోపవేరాజవక్షద ఉపయజ్ఞం సురాధసం అపాం ఫేనే నమూచే శిర ఇంద్రోదవద్భద విశ్వాయతృధా మాయాభిరుత్సదింద్రజామానురుక్షద అపదస్యోమృదూనుధా అసంవామింద్రసంసదం విషూజీం జనాశజ సోమపాగుత్తరోభవన్ ప్రకాయపురుహూతం పూరుష్టు ఇంద్రం గీర్భిస్తమాజీవాసత యస్యద్విపరుగసో బృహత్సహో దాధారరోదసీ గిరీంగ్రజ్రాం అపస్వరబృహత్వనా సరాజసి పురుష్టుతాంగేకో వృత్రాణి జిఘ్నసే ఇంద్రజైత్రాశ్రవస్యా జగంతవే తం దేవదం గృణీమసి వృషణం వృత్సుసాసహిం లోకృత్రుమద్రివో హరిశ్రియం ఏన జ్యోతిం షాజవే మనవే చ వివేదీథ మందాలో అస్య పరిహితో విరాజసి తదర్జాచిత్తబుద్ధినోనుష్టువంతి పూర్వథా ీరపోజాదివేదీవే తమత్యయింద్రియం బృహత్తపసుష్ణముదక్రతు వజ్రం ద్విషాదిషణాపరేణ్యం తవద్యోరింద్రపౌంస్యం పృథివీవద్ధతి శ్రవామాపర్వదాసస్తహింగిరే రామ్ విష్ణుర్బృహన్ క్షయో మిత్రో గ్రీణాదివరుణ మంగిష్ఠయింద్రజిజ్ఞిషే సత్రా విశ్వాస్వపత్యాని దదిషే సత్రా త్వం పురుష్టుతాంగేకో వృత్రాణి తోషసే నాన్యజింద్రాకరణం భూజయింద్రజి ఇదింద్రమన్మదస్వానాహవంతభూతయే అస్మాకేభిరస్వర్జయ పరం క్షయా జనో మహే విశ్వాన్యాభిషన్ ఇంద్రం చైత్రాయ హర్షయా సధీపతి సమ్రాజం దర్షణీనామింద్రం స్తోదానవ్యం గీర్భి ంగిష్టం ఎస్మిన్ముక్తరణ్యన్ దివిశ్వాహ్రవశ్యా అపామబోనసముద్రే సంసృష్ట్యాసే జ్యేష్టరాజం భరే కృత్రం మహోవాజినం సనిభ్య యశ్యామో నాగభీరామదాగురవస్తరుత్రాహర్షవం పశూరసాతౌ తమిద్ధనేషు హితేష్వధివాకాయ హవంతే ఏషామింద్రస్తే జయంతి తమిచ్చౌత్నైరాజ్యం విశం కృతేభిశ్చర్షణజః ఏష ఇంద్రో పరివస్కృత్ ఇంద్రో బ్రహ్మేంద్రరిషిరింద్ర పురోపూరుహూత మహాద్మహీభిస్వజీభిః సత్వాదువికూర్మిః ఏకశ్చిత్సన్నభిభూతిః తమర్కేభిస్తం సామభిస్తంగాయత్రైశ్చర్షణజాః ఇంద్రం వర్ధంతి క్షితజాః గణేతారం వస్యో అచ్చాకర్తారం జ్యోతిః సమత్సు సాసహ్వాంసం ద్విధామిత్రాన్ సనఃపప్రిః పారజాతి స్వస్తినా వాపూరుహూతః ఇంద్రో విశ్వాదిద్విషాః తత్వన్న ఇంద్రవాదేభిర్దశస్యా చ గాతుజా చ అచ్చాదన సున్నం నేషి ఆయాషుమాహిత ఇంద్రసోమం పిబాజిమం ఏదం వరిగిస్ సోమమ ఆత్వా బ్రహ్మయుజాహరీవహతామింద్రకేశినా ఉపబ్రహ్మాని నశృణు బ్రహ్మాణస్వాజం జుజాసోమపామింద్రసోమినా సుతావంతోహవామహే ఆనో జాయి సుతావతోస్మాకం సుష్టుతీరుప ఇవాసుసి ప్రణంధస ఆదేశించాపి కుక్షోరగగాత్రాభిధావతు విభాజ జిహ్వజా మధు స్వాదుష్టే అస్తు సంసృతే మధుమాన్ పన్వే ఏతవ సోమస్వమస్తుతే హృదే అజముత్వా వితర్షణే జనీరిభాభిసంవృత రసోమ ఇంద్రసర్పతు విగ్రీవోపోదరస్సు బాహురంధ సోమదే ఇంద్రో వృత్రాణి జిఘ్నరే పురస్వం విశ్వస్యేషా నమోజసా వృత్రాణి వృత్రహంజహి దీర్ఘస్తే అస్వం దుసోజే నావసు ప్రయచ్చసి యజమానాయ సున్వతే అయంత ఇంద్రసోమో నిపూతో అధి బర్హిషి ఏమస్యద్రపాపివ సాజీ గో సాజీ పూజనాయమ్రణాయతే సుతః ఆఖండల ప్రభూయసే యస్తే శృంగవృషో నపాత్రుణ పాత్కుండపాయ్యాః న్యస్మిన్నద్రామనాః వాస్తోష్పదే ధ్రువాస్థూనాం సత్రం సోమ్యానాం రప్సో భేత్తా పురాం సస్వదీనామింద్రోమునీనాం సఖా రాగుదానుర్యజతో గవేష నలేకస్సన్నభిభూయసః భూర్మిమస్వం నయత్తుజా పురో గృభేంద్రం సోమస్య పీతజే ఇదం వనూనమేషాం సున్నం భిక్షేతమర్త్యాః ఆదిత్యానామ పూర్జం సవీమణి అనర్వానోహ్యేషాం పంథా ఆదిత్యానాం అలబ్ధాః సంతి పాజవస్తుకే వృధాః తత్సురస్సవితా భగోవరుణో మిత్రో అర్జమా సర్ణయచ్చంతు సప్రసోజీమహే దేవేభిర్దేవ్యధితేరిష్టభర్మన్నాగాహి స్మత్సూరిభిః పురక్రియేషు సర్ణభిః ఏహి పుత్రాసో అదితేర్విదుర్ద్వేషాం సియోతవే అంహోశ్చీదురుచక్రయో నేహసాః అదీతిర్నోదివా పశుమదీర్నక్తమద్వజాః అదీతిః పాత్వం హసస్వదావృధా మదిరదీతిరుత్యాగమత్ సాసంతాదిమయస్కరదవసృధాః ఉదజ్యాదైల్యాభిషజాసన్నఃకరతో అశ్వినా జిజాతాభితో రథో అపసృధాః సమగ్నిరగ్నిభిః కరచ్ఛన్నస్తపదు సూర్యాః సంభాతో వాత్మరపా అపసృధాః అపామీ వామపసృధమపాసే సతదుర్మతిం ఆదిత్యాసో జిజోత నానో అంహసః జియోతాసరుమస్మదా ఆదిత్యాస ఉతామాజిమ్ నిర్భగ్వేణ కృణుత విశ్వవేదస అత్సురశర్మ యచ్చాదిత్యాయన్ముమోచతి ఏన సోమ్రం జిలేన సస్సు దానవ యో నః కశ్చిద్రిరక్షతిరక్షస్వేన మర్త్యాః స్వైశ్వరేవైరిరిశేష్టయుర్జనాః సమిత్తమఘమస్నవద్దుస్వం సమ్మత్యం రిపుం యో అస్మత్రాదుర్ఘణాః వాగ్ముపద్వజుః పాకత్రాస్థానదేవాహృత్సుజానీకమత్యం ఉపద్వయం చాద్వయం చ వసవః ఆశర్మ పర్వతానామోతాపామ్రీణీమహే యావాక్షామారే అస్మద్రపస్కృతం ేణో భద్రేణ సర్వాణాయుష్మాకం నావాసవ అదివిశ్వారిగురిరాపీవర్తన ఉచేతనాయతత్సుభోద్రాఘీయాయుర్జీవసే ఆదిత్యాసస్సు మహసః కృణోతన యజ్ఞో హీలో భో అంతరాదిత్యా అస్తి మృణత యుష్మేయుద్ధో అపిష్మసి సజాత్తే బృహద్వరూధం మరుతాం దేవం త్రాతారమస్వినా మిత్రమీమహే వరుణం స్వస్తయే అనేహో మిత్రార్యమం బృహద్వరుణసంశ్యం నిర్వరోధం మరుతోయంతరచ్ఛర్దిః ఏ సిద్ధి మృత్యుబంధవ ఆదిత్యామన భస్మసి ప్రణుభూనాయుర్జీవసే దివేతన రంగోర్ధయాస్వర్ణం దేవాసో దేవమరచిం దధన్విరే దేవత్రాహద్యమోహీరే విభూతరాజిం విత్రదిశిప్రసోజిషమగ్నిమీరుష్మయంతురం అస్య మేధస్య సోమ్యస్య సోభరే ప్రేమధ్వరాయ పూర్వ్యం యజిష్ఠం తావృమహే దేవం దేహే భద్రాహోతారమవద్యం అస్య యజ్ఞస్య సుప్రదుం ఊర్జోనపాతం సుభగం సుదీదీమగ్నిం శ్రేష్ఠ శోచిషం సతనా మిత్రస్య వరుణస్య సో అపామా సుమ్నం యక్షతే దివి యః సవిధాయ ఆహూతీయో వేదేన దదా సమర్థో అగ్నయే యో నమసా స్వధ్వరః తస్యే దర్వం తోరం హయంత ఆశభస్తస్య జుంధిత మంజసాః నమతమం హో దేవకృతం కుతశ్చననమత్య కృతం న సత్ స్వప్నయో వో అగ్నిభిశ్యామాసూనో సహసూర్జాంబతే సువీరస్త్వమస్మయః ప్రశంసమానో అతిథిర్న మిత్రియోగ్నిరథో న వేద్యాః రే క్షేమాసో అపి సంతి సాధరస్త్వం రాజా రజీనాం సో అధ్యాధాస్వద్భరోగ్నేమర్తస్సు భగస ప్రశంస్యాః సధీభిరస్తు సనీత యస్య త్వమూర్ధో అధ్వరాజతిష్ఠసిక్షయద్వీరస్వసాధవే సో అర్వద్భిః సనీత సవిపన్యభిస్స సూరైః సనీతా కృతం యస్యాగ్రవర్గృహే స్తోమం చ నో దధీత విశ్వవార్యః హవ్యా వావేవీషద్విషాః విప్రస్య వాస్తు మతస్వహసోజో భక్షూతమస్య రాజిషు అమోదేవముపరిమత్యం కృధివసో విదుషో వచాః అగ్నిం హవ్యదాభిర్నమోభిర్వా సుదక్షమావివాసతి ఇరావాజిరసోజిషం సమిధాయో నిశీతీతా సదతీతిం ధామభిరస్యమత్యా విశ్వేత్సదేభిః సుభగోజనాైరుద్నజీవతారిషత్ తదగ్నే జుమ్నమాభరయత్సాసహత్సదనేకంచిదత్రిణం మన్యం జనస్య దూఢ్యాః ఏన దష్టే వరుణో మిత్రో అర్జమాజేన నా సత్యాభగాః అయం దత్తే సవసాగాదు విత్తమానింద్రక్రోతా విధేమహి ఏభేదగ్నే స్వాధ్యో ప్రణిరక్షసం విప్రాసో దేవ సుక్రతుం తయిద్వేదిం సుభగదాహూతిం వేసోతుం చక్రిరే జివి తయిద్వాజేభిర్జ్ఞర్మహద్ధనం జేత్వే కామం జేరిరే భద్రోనో అగ్నిరాహూతో భద్రారాజిః సుభగభద్రో అధ్వరః భద్రాహుత ప్రశస్తయః భద్రం మనః కృణష్టవృత్రదూర్జేనా సమత్సు సాసహాః అవస్థిరాతను హి భూరి సద్ధరాం వనేమాతే అభిష్టిభిః ఈవే గిరామనుర్హితం దేవాదూతమాధన్యే ధిరే యజిష్ఠం హ్రంజవాహనం ఇగ్మజం భాజతరుణాయ రాజతే ప్రయోగాయ స్వగ్నజే యింసతే సోనృతాభిః సువీర్యమగ్నిర్ఘృతేభిరాహూతః యీ ఘృతేభిరాహూతో వాసీమగ్నిర్భరతముచ్చావచ అసూర ఇవ నిర్నిజం యో హవ్యాణ్యైరాజతామనుర్హితో దేవ ఆసాసు గంధినా ఇవాస దేవాణ్యాస్వద్వరోహోతా దేవో అమత్యః జగద్ధేమత్యస్వం శ్యామహం విత్రమహో అమత్యః సహసస్రూనవాహుత నత్వారాసీయాభిషస్తజేవ సోనపాయ సంఖ్య నమే స్తోతామ దీవాన దుర్హీతశ్చాదగ్నేన పాపజాః త్రిదుర్న పుత్రః సుభృతో దురోణ ఆదేవాంకే దుఃప్రణో హరిః తపాహమగ్నభూతిభిర్నే దృష్టాభిస్రచే యజోషమావసో సదా దేవస్య మత్యాః రాతిరేతమ ప్రశస్తిభిః స్వామిరాహు ప్రమాజిమింబ సోమమాగ్నే హర్షస్వదాతవే ప్రసో అగ్నేతపోతిభిః సువీరాభిస్తిరతే వాజభర్మభిః యస్య త్వం సఖ్యమావరాః తవద్రప్సో నీలవాన్ వాసరిత్రిందానస్తమాదే ప్రియ క్షపో వస్తూషు రాజసి తమాగన్మశోభరయ సహస్రముష్కాన్ స్వభిష్టిమవసే సమ్రాజం దాసదస్యవం యస్య తే అగ్నే అన్యే అగ్నయ ఉపక్షితో వజాజీవ ఇపో నద్యుమ్నాని యో వేదనానాం తవ క్షత్రాణి వర్ధయన్ యమాదిత్యాసో అద్రుహ పారన్నయ తమత్యం మగోధాం విశ్వేషాం సుదానవః యూయం రాజానకంచిచ్చర్షణీ సహాక్షయం ధమ్మానుషా ను వయం దేవోవరుణ మిత్రార్జమాన్స్యామే ధృతస్య రథ్యాః అదాన్మే పౌరుగుత్స్యః పంచాశతం రసదస్యుర్వధూనా బ్రహ్మిష్ఠో అర్యః సత్తాదిః ఉతమే ప్రయయోర్వలియో సువా స్వాధిగ్వని శ్రీణాం సప్తదీనాం శావ ప్రణేతా భూపద్మశుద్ధ్యానాం పతీః ఆగం కామారేషణ్యత ప్రస్థావానో మాపస్థాదాగమన్యవః స్థిరాదిం నమయిష్ణవః వేణుపవిభిర్మరుదర్భక్షణ ఆరుద్రాసస్వదీతిభిః ఇషానో అద్యాగతా పురుస్పృహో యజ్ఞమాసో భరీయవాహ ఏద్వాహి రుద్రియాణాం సుష్మాముగ్రం మరుతాం శిమీవతాం విష్ణో రేణస్య మీరా ఏద్వీపాని పాపదం తిష్టద్దుచ్చునో భేజూజంతరోదసీ రథన్వాన్నీరథశుభ్రకాదయోజదేజధస్వభానవః అచ్యూతాచిద్వో అధ్వన్నానాదతి పర్వతాసో వనస్పతీ భూమిర్యామేషు వేజతే ఆయవో మరుతో జాతవేద్యోర్జీలముత్తరా బృహద్ యానరోదేతి సతే తనూష్వాత్వక్షాంసి బాహ్వోదృతః స్వధామనుసృజం నరో మహిత్వేషా అమవంతో వృషప్సవః మహందే అహ్రూతప్సవః గోభిర్బాణో అద్య దేశో భరీనాం రథే కోసే హిరణ్యయే గోబంధవస్తు జాతా సదిషే భుజే మహాంతో నస్మరసేను ప్రతీపో వృషదందజో వృష్ణే శబ్దాయమారూతాయ భరధ్వం హవ్యావృషప్రజామ్నే వృషణస్వేన మరుతో వృషప్సునారథేన వృషనాభినా ఆశేనాసో న పక్షిణో వృధానరో హవ్యానో వీతయే గత సమానమంజేషాం విభ్రాజంతే రుక్మాసో అధి బాహుషు విద్యుదృష్టజాః తముగ్రాసో వృషణముగ్రవాహవో నగిష్టనూషు జేతిరే శిరాధం వాణ్యాయుధారథేషు వోనీకేష్వధిస్త్రియాః ఏషామన్నో న సత్రసో నామత్వేషం సస్వతామేకమిద్భుజే మయో న పిత్ర్యం సహ తాన్వందస్వ మరుతస్తాస్తు హితేషాం విధునీనాం అరాణాం న చ గమస్తదేషాం దానామన్నాతదేషాం సుభగస్సవూతిష్మాసపూర్వా సుమరుతోభ్యోషిషు యో వా నూనముదాసతి యస్య వాయూయం ప్రతి వాజినో నర ఆహవ్యాభీతయే గథ అభిరజుమ్నైరుతవాజసాదిభిః సుమ్నావో ధూతయో నసత్ రుద్రస్య సూరవో జివో వసంత్యసూరస్య వేధసాః యువానస్తతేజసత్ ఏషాన్ని మరుతసురానభస్మన్మేరుధస్తరే అతశ్చిదానముపమస్య సాహృదా యువానామవృధ్వం యూనా భూషుణ విష్టజా విష్ణః పాపకాన్ అభిసో భరే గిరా గాయకాయీ వచర్క్రేషత్ సాహారే సంతి ముష్టిహే వహం యో విశ్వాసు భృత్సుహోత్రేషు విష్ణశ్చంద్రాన్న సస్రవస్తమాగిరామందస్వ మరుతో అహ కామశిఘాసమన్యవస్సజాత్యేరమరుదస్తబంధవః విహతే కగుభో మిథః మర్తశ్చిద్వో నృతమో రుక్మవక్షసముపభ్యాదృత్వమాయతి అధీనో గాతమరుదస్స దాహివ ఆభిత్వమస్తి మిద్రూవి మరుతో మారుతస్య న ఆభేషజస్య వరదా సుదానవః యూజం సఖాయ సప్తజః యాభిః సింధుమవధజాభిస్తూర్వధజాభిర్దశస్య థాక్రిమిం మజో నో భూతోతిధర్మయో భువశివాభీరసద్విర యత్సింధౌ మరుత సుబరిహిణు భేషజం విశ్వం పశ్యం తో విభృతాతనూష్వాతేనా అధీవోచత క్షమారవో మరుత ఆతూరస్య నయుష్కర్తా విహృతం పునః భద్రం అపి వాతయమనాః హరి వజముద్రాజస్థూరంగిద్భరం తో పశ్యవాజే చిత్రం వామహే ఉపత్వా కర్మం నూతజే సనోజుభోగ్రస్తక్రామజో ధృషత్ విద్య వితారం వృమహే సఖాయంద్రసానసిం ఆయాహీమయింద్రవోస్వపతే గోపతవుర్వరాపతే సోమం సోమపతే పిబా భయం హిత్వా బంధుమంతమ బంధవో విత్రాసయింద్రజే భీమా జాతే ధామా నిర్ణభతేరాగ హి విశ్వే సోమవీతజే ఈదంతస్తేమయో యథా శ్రీతే మధౌ మధిరే వివక్షణే అభిత్వామిందనోనుమ అచ్చాదత్వైనానమ సాపదామసిం మహస్తిగ్గదీదయ సంధి కామా సో హరిమోదజ్వాం స్మో భయం సంతి నో ధియా నూత్రాయుజిందతే భయభూతి అభూమనహి నూతే అద్రివ విద్వా పురాపరీన సహ విద్వా సఖిత్వముత సూరభోజ్యా అమాదేతావజ్రిణీమహే ఉదోషమస్మిన్నాశీశీ నోపసోపాజే సుషి ప్రగోమతి యోన ఇదమీదం పురా ప్రవస్య ఆనియతమూ వస్తుషే సఖాయింద్రమూతజే అర్యస్వం సత్తాదిం చర్షణీ సహంసయేష్మాయో అమంతత ఆతు నశ్రవయసి గవ్యమశ్యం శ్రోతృభ్యో మఘవాసనం ప్రజాహతి విద్యుదా భయం ప్రతిశ్వసంతం వృషభ్రువీమహి సంస్థేజనస్య గోమతః ఏమ కారే పూర్వభూతకారిణోభితిష్ఠేమ ధూర్ధ్యాః నృభిర్వృత్తం హన్యామ సూచుయామేంద్ర ప్రణోధియా అభ్రాద్రవ్యో అనాత్మనాభిరింద్రజనుషా సనాదసి యుధేధావిత్వమిచ్చసే నగీరేవంతం సఖ్యాయ విందసే పీయం దితే సురా స్వాహ యదాణోషీణం సమూహస్యాదిత్తితే బాహూయసే మాతే అమాయురో యథామూరాస ఇంద్రసఖ్యే త్వావతః నిషదామసచాసుతే మాతే గోదత్ర నిరరామరాధ స ఇంద్రమాతే గృహామహి ృషాభ్యాభనతే దామాన ఆదభే ఇంద్రో భాగేదియం మఘం సరస్వతీ వాసుభగా దదిర్వసు దాసుషే చిత్రయిద్రాజారాజకాయుగం జకే జకే సరస్వతీ మనో పర్జన్యాజివ తదద్ది వృష్ట్యాసహస్రమయుతాదత్యమారథ మజ్జాదం దృష్టభూతజే యమశ్వినాభవో రుద్రవర్తనీ ఆ సూర్యాయేతస్తూ పూర్వాహం సుభగం పురస్పృహం భుజ్యం వాజేషు పూర్వ్యం సతనావంతం సుమతిభిస్తోభరే విద్వేడ సమేహలం ఇహత్యాపూరుభూత మా దేవానమో విరస్వినా సర్వాచీనాశేఖరామహే నంతారాధాశులో గృహం యుగోనథస్య పరిచక్రమీయతీర్వాణ్యద్వామిషణ్యతి అస్మాచ్చా సుమతిర్వాజుమతి ఆభేదురేవ ధావతు తథోజో వాంత్రిబంధురో హిరణ్యాభిసుమస్వినా అవిద్యా వా పృథివీ భూషాదిశ్రుతస్తేన సత్యాగతం దశస్యం తామన వే పూర్వ్యం దివిజభంబృకేన కరిషత ఆవామద్యసుమతిభిస్తుమస్పతి అశ్వినా ప్రస్తూ వీమహి ఉపానో వాజినీ వసూజాతమృతస్య పథిభిః దేభిస్త్రిక్షిం రేగణాత్రాసదశవం మహే క్షత్రాయజిన్వసః అయం భావద్రేభిః సుతః సోమో నరామిషన్వసు ఆయాతం సోమపీతజేపిబాధం దాశుషో గృహే ఆహిరుగతాదే కోశే హిరణ్యజే వృణన్వసు యుంజాీవరీరిషాభిపక్షమవసోజాభిరద్రీగుంజాభిర్బభ్రం విజోరసం తాభిన్నోూజాగతంజూరం యద్రీగావో అద్రీగో ఇదాచిదన్నో అశ్వినాహవామహే వయంగీర్భిర్వే పంజవాహ తాభిరాజారం ఋషణో వామేహవం విశ్వప్సం విశ్వవార్యం ఇరామం హిష్ఠాపురభూతమాన రాజాధిక్రిమిం వా బృహస్తాభిరాజతం విరాచితాపస్వినాబందమానముపబ్రువే తాభూనమోభిమహే తావిద్రోషాభుషసి శుభస్పతీరాజామన్ రుద్రవర్తని మానోవర్తాజరిపవే వాజినీ వసు పరో రుద్రాపదిఖ్యతం ఆయుజ్ఞాయసుజ్ఞం ప్రాతారథే నాశ్వినా వాసక్షణీ భూమే పితే వసోభరీ మనోజవసారుణనామరచ్యుతామక్షం గమాభిరుచిభిః ఆరాత్తాచిద్భూతమస్తే అవసే భూర్యేభిః పురుభోజనా ఆనో అశ్వాపదశ్వినా వర్తిర్యాదిష్టం మధుపాతమానరా గోవర్ధశ్రాహిరణ్యవత్ సుభ్రామర్గం సువీర్యం సుష్టువార్యమనా దృష్టం రక్షస్వినా అస్మిన్నా వాజానే వాజినీ వసూ విశ్వా వామాని ధీమహి ఈలిష్వాహి ప్రధీవ్యా అంజజస్వ జాతవే రసం సరిష్ణుధో మమ గృభీతసోదిషం దామానం విశ్వదర్శనేగ్నిం విశ్వమనోగిరా ఉదస్తోషే విష్పర్ధసోరసానాం ఏనామా బాధరిగ్మిల ఇవ ప్రక్షస్త నిగ్రహే ఉపమిధావన్నిర్విందదేవసు ఉదస్య సోజిరస్థాజీషోభ్యా అజరం సమర్జంభస్య సుద్యుతో గణశ్రియా ఉదో నిష్టస్వధ్వరస్తవానో దేవ్యా కృపా అభిక్షా భాసాసు శుక్రణీ అగ్నేయాభిర్హవ్యాయుక్వానానుషగ్ యథాదూతో బభూత హవ్యవాహన అగ్నిం వః కూర్యం భూవే హోతారం దర్శనీనా తమజా వాచాగ్నే తమో వస్తుర్హే యజ్ఞే విరద్భూతర్కద్వంద్వం గృహాసూరయం రజత్ నేత్రన్న జనే సుధీతమృతావారి ృతావానమృతాయ వో యజ్ఞస్య సాధనం గిరా ఉపోజనం జుజుషన్నమాసస్పతే అచ్చాధో అంగీరస్తమం యజ్ఞాసోయందు సంయతాః హోదాయో అస్తి విక్ష్వాజసస్తమః అగ్నేతపత్యే అర్జతేంధానాసో బృహద్భాః అశ్వాయి వృషాణస్తీయవా సత్వన్న భూజాంబతేరీర్యం రావణస్తోకేతనయే సమత్స్వాద్వాము విశ్వతిశ్రుతస్వ్రీతోమనూషో విశి విశ్వేదగ్ని ప్రతిరక్షాం నిషేధతి సృష్ట్యేనవస్య మే స్తోమస్య వీర విశ్వతే హిమాలిస్తూషా రక్షసోదః నదస్య మాయయా చనధిపురీషీతమర్త్యాః యో అగ్నయే దదాస హవ్యరాజిభిః యా స్వస్వావసుమితమోక్షాంగరప్రీణాదృషీః మహో రాజేనముత్వా సమీ ధీమహి ్యస్వాదిహోదారమసాదయత్ ఆయతిం కామన వేజాతవేదసం విశ్వేహిత్వా సజోషసో దేవాసో దూతమక్రత సృష్టిదేవ ప్రథమో యజ్ఞో భువః యుమంగా వీరో అమృతం దూతం గృణ్వీతమర్త్యాః పాపకం కృష్ణవర్త నిర్విహాయతం సంభూమేమ యతశ్రూత సుభాసం శుక్రసోదిషం విషాభగ్నిమజరం వ్రత్రవీడ్యం యో అస్మే హవ్యదాదిభిరాభూతిం మర్తో వీధత్ భూరిపోషం దధత్తే వీరభద్రసాః ప్రథమం జాతవేదసమగ్నిం యజ్ఞేషు పూర్వ్యం ప్రతిశ్రుయే జిగమసాహవిష్మతి ఆభిర్విజే భాగ్నజే జ్యేష్ఠాభిర్యస్వపత్ మంభ్యష్టాభిర్మతిభిః సుత్రసోదిషే నూనమర్చభిగాయసే స్తోమేభిః స్థూరయోవత్ ఋషే వయ్యస్వదం జాజాగ్నజే అతిథిం మానూషాణాం సూనుం వనస్పతీనాం విప్రా అగ్నిమవసే పరత్రమీరతే మహో విశ్వాన్ అభిరతో ఓభిహత్యాని మానూషా అర్ధే నిషచ్చి నమసాధి బర్హిషి అహం స్వానో భార్యా పురువం స రాజ పురుస్పృహాః సువీర్యస్య ప్రజాపతోజసస్వతః సంవరో సుషాం మేఘ్నేజనాయ చోదయ సదా వసో రాజింద్యమిష్ఠదస్వతే త్వం యశు ప్రదూరవిత్వం లోకోపదీర్షాః మహో రాజస్వాదివగ్నే అపాధిః అగ్నే త్వం యశ అశ్చ మిత్రావరుణావహ రావాణా సమ్రాజా భూతదక్షసా సఖాయాశీషామహి బ్రహ్మేంద్రాయ వజ్రిణే సుషభూషు భోనృతమాయ ధృష్ణవే శపసాహ్యసి శ్రుతో వృత్రహత్యేన వృత్రః మఘైర్మఘో నో అతిశూరదాససి తనస్తవాన ఆభరరయం చిత్రశ్రవస్తమం రేకేజోహరివోమసుర్ధరిః ఆనిరేకముత ప్రియమేంద్రదర్శితనానాం ధృషదాధృష్ణోస్తవమానాభర నతే సజ్జం దక్షిణం హస్తం వరంత ఆమురాః నవరిబాధో హరిభోగవిష్టిషు ఆత్మా గోభీరివ వ్రజం గేర్భర్వేణాన్యద్రివః ఆస్మాకామం జరితురామనః ప్రణః విశ్వాని విశ్వమానసో ధియానో వృత్రహంతమ ఉగ్ర ప్రణేతరధిషూపాసోగహి వయం తే అస్య వృత్రహన్ విద్యామసూరణవ్యాస వసోర్హస్య పురుహూతరాధస ఇంద్రయథాహ్యస్థితే పరీతం ఋతోసవాః అమృతారాదిః పూరుహూతదాసుషే ఆవేషస్వ మహామహమహేంద్రతమరాధసే ృష్టిద్రశ్యమఘవన్మఘత్తయే నో అన్యత్రాదిదద్రిభస్వన్నో జగ్గురాససాః మఘవాంఛగ్భితపతన్నా భూతిభిః నహ్యా అంగరేతోత్వరన్యం విందాభిరాధసే రాజేజ్యుమ్నాజపాసే జగర్వణః ఏంద్రుమింద్రాయ సింజత పిపాది సోమ్యం మధు రాధ సాచోదయాతే మహిత్వనా ఉపోహరీణాం పరిం దక్షం ప్రించంతమబ్రవం నూనం శ్రోధిస్తు పతో అశ్వస్య నహ్యా అంగపురాచన జజ్ఞే వీరదరస్వత్ నగీరాజానైవ ధానభందనా ఏదుమద్వో మరింద్రం సింద్రమాధ్వర్యో అంధస ఏవాహి వీరస్తవతే సదావృధ ఇంద్రస్వాదుర్హరీనాం నగష్టే భూర్యస్తూతిం ఉదానం ససపసానబంధనా తంభో బాజానాం ప్రతిమహో మహిశ్రవశ్రవాః అప్రాయుభిర్యజ్ఞే భర్వాృధేణ్యం ఏదోర్మింద్రం స్తవాభసకాయస్తోమ్యంబరం కృష్టీర్యో విశ్వా అభ్యస్తే ఖలిత్ అగోరుధాయ గమిషే దుక్షాజలస్యంబరాః ధృతాస్వాదీయో మధూరశ్చ వోచత యశ్రామీతాని వీర్యా ఆనరాధః పర్యేతవే యో జన్మ విశ్వామభ్యస్విలక్షీణా సుహీంద్రం యశ్రవదూర్మిం వాదినం జమం అనర్యోగజం మంఘమానం విదాసురే ఏవానోనమవతిహివయ్యస్వద సమన్వం సువిద్వాంసం సకృత్యం తరణీనాం వజ్రహస్తపరివృతం అగారహస్వంజుభ్రాధిపదామివ యదింద్రాభాభరజేనాదం తిష్ఠయుత్పానే విద్రాగుత్సాయసి స్నథోరియోదయా సముద్రారూనమీమహేనవ్యం దం దృష్టసంజాసే సత్వన్నో విశ్వా అభిమాజీ సక్షణీః యరక్షాదం హ్రాసో ముఖద్యో వార్యా సప్త సింధూషు అభరద్వాసస్య దుమినమ్మనీ నమః యథావరోషురామ్నే ధనిభ్యావహోరయం యాస్వేభ్యః సుభగే వాజినీవతి ఆనార్యస్య దక్షిణాభ్యస్వాతు సోమినాః స్థూలం జరాధః సతవః సహస్రవత్ యత్వా వృక్షాదీ జానః కూహరాకూహరాకృతే ఏషో అపశ్రితో భరోగో మతీమవ తిష్ఠతి ఓ